ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం, సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం, ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది రుణపాశాలను త్రెంచేది, పృథ్విజలమ్ముల దాటినది నాభిజలజమై వెలిగేది కళిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. హృదయ స్థానం కరిమల భక్తుల పాలిటి సిరిమల, ప్రాణముల వాయువులే శ్వాసనాడముల విలవిల. అనాహతం ఈ కరిమల అసదృశం ఈ కరిమల, ఓ సాధకులకు ఇది గండశిల. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. నాదోంకార స్వరహారం శరీరానికొక శారీరం, శబరి పాదమున పంపాతీరం ఆత్మవిశుద్ధికి ఆధారం, ఆకాశానికి ఆరంభం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. కనుబమల మధ్య ఒక జీవకళ ఆజ్ఞాచక్రపు మిలమిలా, చర్మచక్షువుల కందని అవధులు సాధించే ఈ శబరిమల, అదే కాంతిమల, అదే కాంతిమల. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే